అగ్రేణీరసీ అగ్రేణీరిత్యగ్రే నీ అసి స్వావేశ స్వావేశేతృణ స్వావేశు ఆవేశ ఉన్నేతృణమేత ఉన్నేతృణమిత్యుత్ నేతృణ ఏత్యాత్ విత్తాదధి అధిత్వాస్థాస్యతి స్థాస్యతి దేవ దేవస్వా సవిత సవితమద్ధా మద్ధా నక్తు అనక్తు సుపిప్పలాభ్యస్వాపిప్పలాభ్యు పిప్పలాభ్యోషజీభ్యోషజీభ్యో దివం దివమగ్రేణ అగ్రేణాస్పృక్ష అస్పృక్ష ఆంతరిక్ష ఆంతరిక్ష అంతరిక్షం మధ్యేన మధ్యేనాప్రా అప్రా పృథివీ పృథివీముపారేణ ఉపారేణాగ్రీ అగ్రేంహీ వ్యాతే ధామాని ధామాని నిష్మసి ఉష్మసి గమధ్యై గమధ్యైత్ర గావా గావో భూరీశంగా భూరీశంగా అయాసా భూరీశంగా ఇది భూరి శృంగా అయాస ఇత్యయాసా అత్రా వహైతత్ ఏతదురుగాయస్య ఉరుగాయస్య విష్ణో ఉరుగాయస్యేత్యురు గాయస్య విష్ణో పరమం పరమం పదం పదమవ అవధారి భారి భూరి భూరీతి భూరి విష్ణో కర్మాణి కర్మాణి పశ్యత పశ్యత యతో వ్రతాని వ్రతాని పస్పసే పస్పసీతి పస్పసే ఇంద్రస్య విద్యా విద్యస్ సఖా సఖేతి సఖా తద్విష్ణో విష్ణో పరమం పరమం పదం పదాం సదా సదా పశ్యంతి పశ్యంతి సూరయా సూరయైతి సూరయా దివీవ చక్షు దివీవేతి దివి దీవ చక్షురాతతం ఆతతమిత్యాతతం పరివీరసి పరివీరితి పరివీ అసి పరి పరిత్వా దీవీ దైవీయర్విషా విశో యయంతాం యయంతాం పరి పరీమం విమయమాన్ యజమానాం రాజా రాజో మనుష్యానాం మనుష్యానాం దివ దివసూను సూనురసి అస్యేష ఏ పృథివ్యాం పృథివ్యాం లోక లోక ఆరణ్య ఆరణ్యస్తే తే పశు పశురితి పశు ఉపావీరసి ఉపావీరిత్యుగ అవీ అశ్యుప ఉపదేవాన్ దేవాన్ దైవీ దైవీయమిషా విషప్రాగు అగురుషిజా ఋషిజో వన్నీతమాన్ వన్నీతమాన్ దేవ గృహీతమాని గృహీతమాన్ దేవత్వష్ట త్వష్టర్వసు వసూరమ రమహవ్యా హవ్యాతే తే స్వదంతాన్ స్వదంతాన్ దేవతీ దేవతీ రమధ్వం రమధ్వం బృహస్పతే బృహస్పతే ధారయ ధారయ వసూని వసూన్యతస్యవాదేవహవి దేవహవి పాశేన దేవహవిదేవ హవి పాశేన ప్రతి ప్రతి ముంచామి ముంచాహర్షాతే ధర్షాన్ మానుష మానుషో మీషో మాభ్యాం అగ్నేషో మాభ్యాం దుష్టం దుష్టన్నీ నియోజ్మి యునజ్ఞభ్య అభ్యస్వా అభ్యైతేభ్యోషీభ్యోషీభ్య ప్రోక్షామి ఉక్షామ్యపాం అపాం వేరు పేరురాశీ అశ్యాపా ఆవో దేవీ దేవీ సదంతు సదంతు స్వాత్రం పాత్రం చేత్ చిత్సవే సద్దేవహవి దేవహవి సం దేవహవిరితి దేవహవి సంతే తే ప్రాణ ప్రాణో వాకేన వాకేన గచ్చతాం గచ్చతాగ్నిశం సమంగాని అంగాని విరత్రైరత్రైస్ సంయజమాన యజమాన ఆశిషా ఆశిషా ఘతేన ఆశిషేషా ఘతేనాక్తౌ అక్తౌ పశుం పశుంద్రాయేథాయేథాగ్నిర్దేవతి దేవతి యజమానే యజమానే ప్రియం ఆవీశోరంతరిక్షాత్ అంతరిక్షాత్ సజో సజోర్దేవేన సజోరితి సజో దేవేన వాదేన వాదేనాస్య అస్య హవిషః హవిషస్మనా మనాయజ నిజసం సమస్య అస్య తన్వా తన్వా భవ భవ వర్షో వర్షో వర్షీయసి వర్షో ఇది వర్షో వర్షీయసి యజ్ఞే యజ్ఞే యజ్ఞపాతిం యజ్ఞపాతిం ధా యజ్ఞపాతిమితి యజ్ఞపాతిం ధా స్వాహా స్వాహా దేవేభ్యః దేవేభ్యో దేవేభ్యః దేవేభ్య స్వాహా స్వాహా మా మాహి అహి భూ భూవన్మా మా ప్రదాపు ప్రదాపురితి ప్రదాపు నమస్తే తాతానా ఆతానర్వా ఆతానేత్యా తానర్వా ఘృతస్య ఘృతస్య తుల్యా తుల్యా ఉప ఉప ఋతస్య ఋతస్య పచ్చా పచ్చా ఉప ఉప దేవీ దేవీరాప పాపశుద్ధా శుద్ధా ఓర్ఘం ఓర్ఘాం సుపరివిష్టా సుపరివిష్టా దేవేషు సుపరివిష్టా ఇదిషు పరివిష్టా దేవేషు వారివిష్టా సువారివిష్టా వయమ్ సువారివిష్టా ఇదిషు వారివిష్టా వయమ్ పరివేష్టారాః పరివేష్టారో భూయాస్మా పరివేష్టారితి పరివేష్టారాః భూయాస్మ వాచం వాచం తే సంధామి సంధామి ప్రాణం ప్రాణం చక్షుః చక్షుశ్రోత్రం శ్రోత్రం నాభిం నాభిం నేత్రం నేత్రం పాయం పాయం చరిత్రాణి చరిత్రాభ్యస్తే తే శుంధామి శుంధామి మనః మనస్తే తాప్యాయతాం ఆప్యాయతాం ప్యాయతాం వాక్ వాక్ ప్రాణః ప్రాణశ్చక్షుః చక్షుశ్రోత్రం శ్రోత్రం యత్ యత్తే క్రూరం క్రూరం యత్ యదాస్థితం ఆస్థితం తత్ ఆస్థితమిత్యా స్థితం తత్తే తాప్యాయతాం ఆప్యాయతాం యాయతాన్నిహి నిస్త్యాయతాం స్త్యాయతాగ్నే శుద్ధ్యతు శుద్ధ్యతు సమహోభ్యః అహోభ్యోషధే అహోభ్యైత్యహాభ్యః ఓషధేత్రాయస్వ రాయస్వ స్వధీతే స్వధీతే మా స్వధీతయి స్వధీతే మైనం ఏనాం రీంసీ రక్షసాం రక్షసాం భాగః భాగోసి అసి నిరస్తం నిరస్తాం రక్షః నిరస్తమిహి హస్తం రక్ష ఇదం ఇదమహం అహాం రక్షః రక్షోభి అభితిష్ఠామి తిష్టామ్యవ అవ బాధే బాధే తమం అధమం తమా తమో నయామి నయామి ఘృతేన ద్యావా పృథివీ ద్యావా పృథివీ ప్రా ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ప్రోన్వాఖాం ఊన్వాఖాం వాయో వాయోగే వాయో ఇది వాయో వే శ్లోకానాం శ్లోకానాం జుషానః విషాణో అగ్ని అగ్నిరాజ్య ఆజ్య వేతు వేతు స్వాహా స్వాహా స్వాహకృతే స్వాహకృతే ఊర్ధ్వనాభసం స్వాహకృతే స్వాహా కృతే ఊర్ధ్వనాభసం మారుతం ఊర్ధ్వనాభసమిోర్ధ్వనాభసం మారుతం గచ్చతం గచ్చతమితి గచ్చతం సంతే తే మనః మనోమనస మనసాసం సంప్రాణ ప్రాణ ప్రాణేన ప్రాణేన గచ్చతాం గచ్చతాగ్నిరే ప్రేరసీ అస్యగ్ని అగ్నిష్వా త్వా శ్రీణాతు శ్రీణాత్వాహ ఆపస్వా వాసం సమారినన్ అరినన్ వాతస్య వాతస్య త్వా ద్వాద్రాజ్యై ద్రాజ్యై ఊష్ణ ఊష్ణోరభ్యై రభ్యహ్యా ఊష్మనా ఊష్మణో వ్యతిషతే వ్యతిషత్ప్రయూతం ప్రయూతం దేశా ప్రయూతమిది ప్రయూతం దేశో ఘృతం ఘృతం ఘృతపావాన ఘృతపావాన పిబత ఘృతపావాన ఇది ఘృత పావాన పిబత వసాం వసాం వసా పావాన వసా పావాన పిబత వసా పావాన ఇది వసా పావాన పిబతాంతరిక్షస్య అంతరిక్షస్య హవి హవిరసి అసి స్వాహా స్వాహా దిశా దిశ ప్రదిశా ప్రదిశ ఆదిశా ప్రదిశ ఇది ప్రదిశా ఆదిశో విదిశా ఆదిశ ఇత్యా దిశా విదిశ ఉద్దిశా విదిశ ఇది విదిశా ఉద్దిశో దిగ్ఘ ఉద్దిశ ఇత్యు దిశా దిగ్ఘస్వాహా దిగ్భై దిగ్భ్య స్వాహైంద్ర ఐంద్ర ప్రాణ ప్రాణ అంగే అంగే అంగే అంగే నిధీత అంగే అంగైత్యంగే అంగే నిధీత ఐంద్ర నిధీత నిధీత ఐంద్రవో దాన ఉదానో అంగే అంగే ఉదానయుత్ ఆన అంగే అంగేని అంగే అంగైత్యంగే అంగే నిధీతే నిధే దేవ దేవత్వష్ట స్పష్టద్భూరి భూరిదే తే సాంసం సాంసమేతు సాంసమితి సం సం ఏతు సలక్ష్మా సలక్ష్మాయే సలక్ష్మేతి స లక్ష్మా యద్విషూరూపం విషూరూపం భవాతి విషూరూపమితి విషు రూపం భవాతి దేవత్రా దేవత్రాయంతం దేవత్రేతి దేవ ంతమవసే అవసే సఖాయ సఖాయోను అను మాత మాతా పితరా పితరో మదంతు మదంతి మదంతు సముద్రం గచ్చ గచ్చ స్వాహా స్వాహా దేవం దేవాం సవితారం సవితారంతరిక్షం అంతరిక్షం మిత్రావరుణౌ మిత్రావరుణా అహోరాత్రే అహోరాత్రే చంద్రాగ్నేసి అహోరాత్రే ఇదహోరాత్రే చంద్రాగ్నేసి ద్యావా పృథివీ ద్యావా పృథివీ సోమం ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ సోమీ యజ్ఞం విఘ్నం నభా నభో దివ్యం దివ్యమగ్ని అగ్ని వైశ్వానరం వైశ్వానరం మనాహ మనో మే మేహాద్ ఆద్యక్ష యక్షివం దివం తే ధూమ ధూమో గచ్చతు గచ్చత్వంతరిక్షం అంతరిక్షం జ్యోతి జ్యోతి పృథివీ పృథివీం భస్మనా భస్మనా ప్రేణ ఆవృణ స్వాహా స్వాహా మా మాప అహో మా ఓషధీ ఓషధీర్హీంసీ హీంసీర్ధామ్మో ధామ్న ధామ్మో ధామ్మో రాజన్ ధామ్మో ధామ్న ఇది ధామ్న ధామ్న రాజవ్యస్త తో వరుణ వరుణన నో ముంచ ముంచయతే యదాహు ఆహురజ్ఞా అజ్ఞా ఇది వరుణ వరుణేకి ఇది శపామహే శపామహే తా తో వరుణ వరుణన నో ముంచ ముంచ సుమిత్రియా సుమిత్రియాణా సుమిత్రియా ఇది సుమిత్రియా నహాపా ఆపవోషధయ ఓషధయ సంతు సంతు దుర్మిత్రియా దుర్మిత్రియాస్తస్మై దుర్మిత్రియా ఇది మిత్రియా తస్మై సంతు సంతు యోస్మాన్ అస్మాన్ వేష్టి వేష్టియం కించ వయం వయం విష్ణ విష్ణ ఇది ద్విష్ణ ఇరమాప ఆపక్రాకత వహతయతేరితం ధృరితం మయి ద్వరితమితి దుః ఇతం మయి మయి వాహం అహమభిరుద్రోహ అభిరుద్రోహయతే అభిరుద్రోహేద్రోహ యద్వా వాసేపే క్షేప ఉత ఉతృతం అనృతమిత్యనృతం హవిష్మాతీమా ఇమా ఆపా ఆపో హవిష్మాన్ హవిష్మాన్ ఆవీవాసతి ఆవీవాసతి నివాసతీతి నివాసతి హవిష్మాన్ దేవ దేవో అధ్వర అధ్వరో హవిష్మాన్ హవిష్మాను అస్తు అస్తు సూర్యా సూర్యైతి సూర్యా అగ్నేర్వా గోపన్నగృహస్ అపన్నగృహస్ సదాసి అపన్నగృహస్ేత్యపన్న గృహస్ సదాసి సాధయామి సాధయామీంద్రాజ్ఞో ఇంద్రాజ్ఞాగేయీ భాగేయీస్థ భాగేయీరి భాగేయీ స మిత్రవరుణయో మిత్రవరుణయోర్విశ్వేషా విశ్వేషా దేవానా దేవానాగేయీ భాగేయీస్థ భాగేయీరి భాగేయీ స్థేతిష్ట అమూర్యా యా ఉప ఉప సూర్యే సూర్యేభి యాభిర్వా సూర్యా సూర్య సహ సహేతి సహ తానా నో హిన్వంతు హిన్వంతుధ్వరం అధ్వరమిత్యధ్వరం హృదే త్వా త్వా మనసే మనసే దివే దివే సూర్యాయ సూర్యాయోర్ధ ఊర్ధ్వో అధ్వరం అధ్వరం దివి దివి దేవేషు దేవేషు హోత్రా హోత్రాయచ్చ యచ్చ సోమ సోమ రాజన్ రాజన్ విశ్వాహా విశ్వాస్త్వం త్వం ప్రజా ప్రజా ఉపావారోహ ప్రజా ఇతి ప్రజా ఉపావారోహ విశ్వాహ ఉపావారోహేత్యోప అవారోహ విశ్వాస్త్వాం త్వాం ప్రజా ప్రజా ఉపావారోహంతు ప్రజా ఇతి ప్రజా ఉపావారోహంతిత్యోప అవారోహంతు శృణోత్వగ్ని అగ్ని సమిధా సమిధావం సమిషం ఇదా హవం మే శృణ్వంతు శృణ్వన్వాపా ఆవో ధిషణా ధిషణాశ్చీ దేవీరి దేవీ శ్రోతా గ్రావాణ గ్రావాణో విదూషా విదూషో నయజ్ఞం యజ్ఞాం శృణోతు శృణోతు దేవ దేవస్సవిత సవితా హవం హవం మే మే స్వాహా స్వాహేతి స్వాహా దేవీరాప ఆరోహాం అపాన్నపాద్ నపాద్యోవాహ బూర్మి ఓర్నిర్హ్యా ఇంద్రియాహన్మదింతమః ఇంద్రియవానితి ఇంద్రియ వాహన్ మదింతమస్తం మదింతమయితి మదిన్ తమః తం దేవేభ్యః దేవేభ్యో దేవత్రేతి దేవత్రా దాత శుక్రపేభ్యః శుక్రపేభ్యో ఏషాం శుక్రపేభ్యైతి శుక్రపేభ్యః ఏషాం భాగః భాగస్థా స్థస్వాహా స్వాహాకార్షీ కార్షీయసి అసి సముద్రస్య సముద్రస్య త్వా క్షిత్యై అక్షిత్యాగుత్ ఉన్నయామి నయామి సమ్ సమాపాహ ఆహో అద్భిః అద్భిరగ్మత అద్భిరిత్యతిభిః అగ్మత సమ్ సమోషధీభిః ఓషధీభిరోషధీః ఓషధీరిత్యోషధీః యమగ్నే అగ్నే పృత్సు పృత్సుమత్యం పృత్సు మత్యమవాహ అవాజేషు వాజేషుయం వ్యంజునా జునా ఇతి జునా స్కయంతా యంతా సరస్వతీ సరస్వతీరిషా విషస్వాహా స్వాహేతి స్వాహా ఆదే దదే రావా రావాసి అసి గభీరం గభీరమిమం ఇమమధ్వరం అధ్వరం క్రేధి హృదీంద్రాయ ఇంద్రాయ సుశూతమం సుశూతమముత్తమేన సుశూతమితి సుశూతమం ఉత్తమేన పవినా ఉత్తమేనేత్యుత్ తమేన పవినోర్జస్వంతం ఊర్జస్వంతం మధుమంతం మధుమంతం పయస్వంతం మధుమంతమిది మధు మంతం పయస్వంతం నిగ్రాభ్యా నిగ్రాభ్యాస్థ నిగ్రాభ్యా ఇది నిగ్రాభ్యాశ్రుతా దేవశ్రుతస్తర్పయత దేవశ్రుత ఇది దేవశ్రుతా తర్పయత మామనా మనో మే తర్పయత తర్పయత వాచం వాచం ప్రాణం ప్రాణం చక్షు చక్షుశ్రోత్రం శ్రోత్రమాత్మా ఆత్మానం ప్రజా ప్రజా పశూన్ ప్రజామితి ప్రజా పశూన్ గణాన్ గణాన్ గణా గణామే మే మావి పితృషన్ తషన్నింద్రాయ ఇంద్రాయ వసూమతే వసూమతే రుద్రవతే వసూమత ఇది వసుమతే రుద్రవత ఆదిత్యవతే రుద్రవత ఇది రుద్రవతే ఆదిత్యవతే విమాతిగ్నే ఆదిత్యవత ఇత్యాదిత్య వాతే అభిమాతిగ్నే సేనాయ అభిమాతిగ్నిత్యభిమాతి మే సేనాయ సోమభృతే సోమభృతేగ్నే సోమభృత ఇది సోమభృతే అగ్నే రాజస్కోషదే రాజస్కోషదే రాజస్కోషద ఇది రాజస్కోష దే ఎత్తే సోమ సోమదివి దివి జ్యోతి జ్యోతిపృథివ్యా పృథివ్యామురౌ ఉరా అంతరిక్షే అంతరిక్షే తేన తేనాస్మై అస్మై యజమానాయ యజమానాయోరు ఉరురాయే రాయే కృధి కృధ్యభి అధిదాత్రే దాత్రే మోచ మోచ స్వాత్రాస్థ స్థవృత్రపురా వృత్రపురోరాజోర్త వృత్రపురైతి వృత్రపురా రాజోర్త అమృతస్ రాజోర్తరాజా గోత్త అమృతస్ పత్నీ పత్నీస్తా తాయే దేవీ దేవ దేవత్రా దేవత్రేమం దేవత్రేతి దేవత్రా ఇమై యజ్ఞం యజ్ఞం నయత నయతో ప్రాభూతాః ఉపాభూతా సోమస్య ఉపాభూతా ఇత్యుపభూతాః సోమస్య పిబత పిబత మా మా భే భేర్మా మా సంవిక్తాః విక్తా ఊర్జం ఊర్జం ధత్స్వ ధత్స దిశాణే దిశాణే వీర్ధ్వీ దిశాణే ఇది దిశాణే వీర్ధ్వీ సతీ వీర్ధ్వీర్ధ్వీ సతీ వీలయేఖా సతీ ఇది సతీ వీలయేఖామూర్జం ఊర్జం దధాతాం పాప్మా పాప్మా హతః హతో నా సోమా సోమ ప్రాగ్ ప్రాగపాత్ అపాదత్ ఉదరధరాగ్ అధరాత్ సర్వతః సర్వతస్త్వా త్వా దిశాః దిశ ఆధావంతు ఆధావంతు ధావంత్వంబ అంబలిః నిష్పారా పరసం సమరీః హరీర్వీలాం విదామితి విదాం త్వమంగా అంగప్రా ప్రశాంశిషః సాంశిషో దేవః దేవస్య విష్ఠ సవిష్ఠమత్యం మత్యమితి మత్యం నర్త్వత్ త్వదన్యః అన్యో మాఘవన్ మఘవన్నస్తి మఘవన్నితి మఘవన్ అస్తి మద్దితా మద్దితేంద్ర ఇంద్రబ్రవీమి బ్రవీమి తే వచాః వచ ఇతి వచాః ఓం ఓం వాచస్పతయే పతయే పవస్వ పవస్వ వృష్ణాః వృష్ణో ఆం శుభ్రాం ఆం శుభ్రాం గవస్తిమూతః ఆం శుభ్రామిత్యాం శుభ్రాం గవస్తి భూతో దేవః గవస్తి భూత ఇతి గవస్తి భూతః దేవో దేవేభ్యః దేవేభ్య పవస్వ పవస్వ ఏషాం ఏషాం భాగః భాగోసి అసి మధుమతీః మధుమతీరన్నః మధుమతీరితి మధుమతీః న ఇషాః ఇషస్కృధి కృచీయతే యత్తే తే సోమా సోమారాభ్యం అదాభ్యన్నామ నామ జాగ్రేహి జాగ్రేమి తస్మై తస్మై తే సోమా సోమ సోమాయ సోమాయ స్వాహా స్వాహా స్వాహా స్వాహోరు ఉర్వంతరిక్షం అంతరిక్షమను అన్వేమి ఏ విశ్వాంక్రేత స్వాంక్రేతోసి స్వాంక్రేత ఇది స్వాంక్రేత అసి విశ్వేభ్య విశ్వేభ్యైంద్రియేభ్యః ఇంద్రియేభ్యో దివ్యేభ్యః దివ్యేభ్య పార్థివేభ్యః పార్థివేభ్యో మనః మనస్త్వా త్వాష్టు అష్టు స్వాహా స్వాహా త్వా త్వా స్వభవః స్వభవ సూర్యాయ స్వభవ ఇతి స్వభవః సూర్యాయ దేవేభ్యః దేవేభ్యస్త్వా త్వా మరీచిపేభ్యః మరీచిపేభ్యో దేవ మరీచిపేభ్యైతి మరీచిపేభ్యః దేవాగ్నేశో ఆంశో యస్మై ఆంశో ఇత్యాంశో యస్మై త్వా త్రేడే తీరేతత్ తత్సత్యం సత్యమోపరిప్లుతాః ఉపరిప్లుతాః భంగేన ఉపరిప్లుతేత్యుపరి ప్లుతాః భంగేన హతః హతోసౌ అసౌ ఫటే ఫట్ ప్రాణాయ ప్రాణాయ త్వాం యానాయ యానాయ త్వా యానాయేతి ఆనాయ పేతి ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత అస్యంత అంతర్యచ్ఛ మఘవన్ మఘవన్ పాహి మఘవన్నితి మఘవన్ పాహి సోమం సోమముష్య పురుష్య రాయా రాయో వా అవేషా ఇషో యజస్వ యజస్వాంత అంతస్త్రే అంతరిక్యంతేజావాచివీ ద్యావాచివీ దాని ద్యావాచివీ ద్యావాచివీ దామ్యంత అంతర్దామి దామ్యురు కంతరిక్ష అంతరిక్షాం సజో సజోర్దేభి సజోరీషో దేభిరవరై అవరై పరై పరైశ్చాంతర్యామే అంతర్యామే మఘవన్ అంతర్యామైత్యమే మఘవన్మాదయస్వ మఘవన్మితి మఘవన్ మాదయస్వో దానాయ ఉదానాయ త్వా ఉదానాయేత్యుత్ ఆనాయ ఏతి త్వా ఆవాయో వాయో భూష వాయో ఇది వాయో భూష శుచిపా శుచిపా ఉప శుచిపా ఇది శుచిపా ఉప నః సహస్రం సహస్రం రే రే నియుత నియుతో విశ్వవార నియుత ఇది నియుత విశ్వవారేతి విశ్వవార ఉపో తే ఉపో ఇత్యుపో తే అంధా అంధో మద్యం మద్యమయామి అయామి యస్య యస్య దేవ దేవ దధిషే దధిషే పూర్వపేయం పూర్వపేయం వాయవే పూర్వపేయమితి పూర్వ పేయం వాయవే త్వేతి ఇంద్రవాయు ఇమే ఇంద్రవాయు ఇది ఇంద్రవాయు ఇమే సుతా సుతా ఉప ఉప ప్రయోభి ప్రయోభిరాగతం ప్రయోభిరి ప్రయాభి ఆగతం గతమితి గతం ఇంద్రవో వాం మాంసంతి కుశంతి కీతి వాయవ ఇంద్రవాయుభ్యాం ఇంద్రవాయుభ్యాం త్వా ఇంద్రవాయుభ్యామితి ఇంద్రవాయుభ్యాం ఏషతే తే యోనీ యోని సజోషోభ్యాం సజోషోభ్యాం త్వా సజోషోభ్యామితి సజోషాభ్యాం తేతి త్వా అయం వాం వాం మిత్రవరుణ మిత్రవరుణ సుత సుత సోమా సోమృతృతృధేత వృధా మమేతి ఇహ శ్రోతం శ్రుతామవం హవమితి హవం మిత్రవరుణాభ్యాం వేతి వయం వయాం సశవాగ్యేషా ససవాగ్యేషో మరేమ ససవాగ్యేషి సస వాగ్వేషా మదేమహం వేమ హేన దేవా దేవాయవసేన యవసేన గావా గావై గావా తాం ధేను ధేను మిత్రవరుణ మిత్రవరుణ యువం యువన్నాహ నో విశ్వాహా విశ్వాహా ఘత్తం ఘత్తమనపస్ఫురంతీ అనపస్ఫురంతీమిత్యనప స్ఫురంతీ ఏషే తే యోనీ యోజనృతాయుభ్యాం ఋతాయుభ్యాం త్వా ఋతయుభ్యామిత్యేతయుభ్యాం తేతి వాం కషా కషా మధుమతి మధుమతి అశ్వీనా మధుమతి మధుమతి అశ్వీనా సోమృత ఆవతి సోమృత ఆవతీతి సోమృత మతి తయా యజ్ఞం యజ్ఞం నిమిక్షతం నిమిక్షతమితి నిమిక్షతం అశ్విభ్యాం త్వా అశ్విభ్యామిత్యశ్వేభ్యాం త్వేషః ఏషతే తేయోనీ యో నిర్మాధ్యేభ్యాం మాధ్యేభ్యాం త్వా తేతి త్వా తం ప్రత్నసా ప్రత్నథా పూర్వథా ప్రత్నసేతి ప్రత్నథా పూర్వథా విశ్వథా పూర్వచేతి పూర్వథా విశ్వథేమథా విశ్వేతి విశ్వథా ఇమథా జ్యేష్ఠథా కిం ఇమచేతిమథా జ్యేష్ఠథా కిం బహిర్షదం జ్యేష్ఠథా కిమిది జ్యేష్ఠ తాహిం బహిషదగ్స్వర్విదం బహిషదమితి బహి సదం స్వర్విదమితి స్వహావిదం ప్రతీచీనం వృజనం వృజనం దోహసే దోహసే ధ్వరిం ధ్వరీమాసం ఆసుంజయం తం జయం తమను అనుజాసు యాసు వర్ధసే వర్ధాసీతి వర్ధాసే సందాయత్వాషేషోనీ యోనిర్వీరతా వీరతా పాహి పాశ్యపానృష్ట అపానృష్ట షండా అపానృష్టపనృష్ట షండో దేవాస్వా శుక్రపా శుక్రపాక్రపాతి శుక్ర ప్రణాయంతో ప్రణయంతో అనాధిష్టాసి అసి సువీరా సువీరో వీరాన్ సువీరైతి సువీరా వీరాన్ ప్రజనయన్ ప్రజనయన్ పరి ప్రజనయన్ ప్రజనయన్ పరీ లిహ్యభి అభిరాయ రాయస్కోషేణ కోషేణ యజమానం యజమానాం సంజగ్మాన సంజగ్మానో దివా సంజగ్మాన ఇతి సం జగ్మాన ఇవా పృథివ్యా పృథివ్యా శుక్ర శుక్రశుక్రశోచిషా శుక్రశోచిషా నిరస్త శుక్రశోచిషేతి శుక్ర సోచిషా నిరస్త షండా నిరస్తీ వస్త్ర షండశుక్రస్ శుక్రశాధిష్టానం అధిష్టానమసి అధిష్టానమిత్యధి అసీత్యాది అచ్చిన్నశ్యతే దేవా దేవ సోమ సోమసువీర్యస్య సువీర్యస్య రాయః సువీర్యస్యేతి సువీర్యస్య రాయస్కోషస్య కోషస్య దధికారాః దధికారస్యామ శ్యామేతి శ్యామ సా ప్రథమా ప్రథమా సర్గస్కృతి సర్గస్కృతిర్విశ్వవాహారా విశ్వవాహారాస విశ్వవాహేతి విశ్వవాహారా స ప్రథమ ప్రథమో వరుణ వరుణో మిత్ర మిత్రో అగ్ని అగ్నిరిత్యగ్ని స ప్రథమ ప్రథమో బృహస్పతి బృహస్పతిశ్చికిత్వాన్ చికిత్వాగస్తస్మై తస్మాదింద్రాయ ఇంద్రాయ సుతం సుతమాయుహోత ఆయుహోత జుహోత స్వాహ స్వాహేతి స్వాహ కృంభంతు హోత్రాహ హోత్రా మధో మధోర్యత్సిష్టం సుష్టాం సుభృతం సిష్టమితి సు ఇష్టం సుభృతయ్యత్ సుభృతమితి సు భృతం యత్ స్వాహ స్వాహేతి స్వాహ అయం లేనః వేనశ్చోదయత్ చోదయత్ తృష్ణీగర్భాః తృష్ణీగర్భా జ్యోతిర్జరాయుః తృష్ణీగర్భా ఇతి తృష్ణీగర్భాః జ్యోతిర్జరాయురజసః జ్యోతిర్జరాయుర్ జ్యోతిః జరాయుః రజసో విమానే విమాన ఇతి విమానే ఇమవపా అపాద్వే సంగమే సంగమే సూర్యస్య సంగమ ఇతి సంగమే సూర్యస్య శిశం శిశం న విప్రాః విప్రాః మతిభిః మతిభిరిహంతి మతిభిరితి మతిభిః రిహంతి మత్రాయ మత్రాయ త్వామిత్వా మనో నయేషు ఏషు అవాలేషు తిగ్మం తిగ్మం విపాహ విపశ్చ్యాః సత్యావనుథః మనుథో ద్రవంత ద్రవంతేతి ద్రవంత ఆయ యశ్వర్యాభిర్ణ కవిణో అవిణ్ణ అశ్రీణీత ఆశ్రీణీతాదిశం ఆదిశం గభస్తౌ ఆదిశమిత్యా దిశం గభస్తాయితి గభస్తౌ ఏతతే తేజోనీ యోని ప్రజా ప్రజా పాహి ప్రజాయితి ప్రజా పాహ్యపానృష్ట అపానృష్టో వర్గాః అపానృష్ట ఇత్యప నృష్ట మర్గో దేవాః దేవాస్వాంఛిపాః మంచిపా ప్ర మంచిపా ఇది మంచి పాహ ప్రణయంతో నయంత్రనాధిష్టా అనాధిష్టాసీ అతి సుప్రజా సుప్రజా ప్రజా సుప్రజా ఇది సుప్రజా ప్రజా ప్రజనయన్ ప్రజా ప్రజా ప్రజనయన్ పరి ప్రజనయన్ని ప్రజనయన్ పరీ ఇష్యభి అభిరాజ రాజస్పోషేణ పోషేణ యజమానం యజమానాం సంజగ్మాన సంజగ్మానో దివా సంజగ్మాన ఇతి సంజగ్మాన దివా పృథివ్యా పృథివ్యా మంచీ మంచీ మంచిశోషిష మంచిశోషిష నిరస్త మంచిశోషిషేతి మంచి శోషిష నిరస్తో మర్కా నిరస్త అస్త మర్కో మంచిన మంచినో అధిష్టాన్ అధిష్టానమసి అధిష్టానమిత్యసి స్థాన్ అసీత్యసి ఏ దేవాస దేవాసో దివి దివ్యేకాదశ ఏకాదశస్థ స్థపేథివ్యాసి అధ్యేకాదశ ఏకాదశస్థ స్థేతి స్థ అప్సుక్షితో మహిమా అప్సుక్షిత ఇత్యప్సుక్షిత మహిళైకాదశ ఏకాదశస్థ స్థతే తే దేవాస దేవాసో యజ్ఞం యజ్ఞమిమం ఇమం జోషధ్వం జుషధ్వమితి జుషధ్వం ఆగ్రయమోసి అతి స్వాగ్రయణ స్వాగ్రయణ పాయి స్వాగ్రయణ ఇది ఆగ్రయణ పాహి యజ్ఞం యజ్ఞం పాహి పాహి యజ్ఞపాతిం యజ్ఞపాతిం విష్ణో యజ్ఞపాతిమితి యజ్ఞపాతిం విష్ణుస్వాం ఇంద్రియేణ ఇంద్రియేణ పాతు పాతు విష్ణు విష్ణుం త్వం త్వం పాహి పాహ్యభి అభిసవనాని సవనాని పాహి పాహి సోమాః సోమః పవతే పవతే సోమాః సోమః పవతే పవతే అస్మై అస్మై బ్రహ్మాణే బ్రహ్మాణే క్షత్రాయ క్షత్రాయ సంవతే సంవతే యజమానాయ యజమానాయేషే ఇష ఊర్జే ఊర్జేభ్యః అభ్యవోషధీభ్యః అభ్యేత్యతేభ్యః ఓషధీభ్యోద్యావాభ్యీభ్యా వ్యావాభ్యాగ్నిభూతాయ సుభూతాయ బ్రహ్మవర్చసాయ సుభూతాయేతి సుభూతాయ బ్రహ్మవర్చసాయ భవతే బ్రహ్మవర్చసాయేతి బ్రహ్మ వర్చసాయ భవతే విశ్వేభ్యః విశ్వేభ్యస్వాదేవేభ్యః దేవేభ్యేషే తేజోనీ యోనిర్విశ్వేభ్యః విశ్వేభ్యస్వాదేవేభ్యేభ్యేభ్య